அப்பக்கன் புகா தனதமிட்டிரா கங்கரா கங்கரா அப்பக்கனுந்து அகல்பிச்சிடு கல்பிச்சிடு கங்கராஜு போலம்மா போலம்மா இந்த நடந்தன்னடே கங்கராஜு முந்த மாவடி பண்டன்னடே கங்கராஜு ஹஸ்கன்னடு புஸ்கன்னாடே கங்கராஜு நன்னொக்கி செல் போனாடே கங்கராஜு போலம்மா போலப்போ இந்த நடந்தன்னடே கங்கராஜு முந்த மாவடி பண்டன்னாடே கங்கராஜு ஹஸ்கன்னடு புஸ்கன்னாடே கங்கராஜு நன்னொக்கி செல் போனாடே கங்கராஜு போலம்மா ఒంటరికి ఒగ్గేసి వెళ్ళిపోనాడేటి మరి నీకేటి దిక్కు ఇంకే దిక్కు తూర్పు దిక్కు తప్పు చేసి పప్పు కూడురా తలాంగు చుక్క ఉప్పు చేప ఊరగాయరో తప్పు చేసి పప్పు కూడురా తలాంగు చుక్క ఉప్పు చేప ఊరగాయరో నీకమ్మా నాన్న అప్ప చెల్లి ఎవరూ లేరా ఓ పిల్ల నాకమ్మా నాన్న అప్ప చెల్లి ఊలూలరు పిల్లోడే ఎందుకేటే నీ కండ వాన తోడుంటాను నాతో వచ్చే ఓ పిల్ల నా కండ దండ ఉంటానంటే నమ్మేదట కుర్రోడా భూమి మీద బొట్టు స్కై మీద బొట్టు పని మీద బొట్టు హవ మీద బొట్టు నాకు బాము నంటి చెడి మీద బొట్టు నైస్ ఉన్న నీ మెడి మీద బొట్టు ఆ ఊరు ఈ ఊరు ఆడోళ్ళు మగోళ్ళు అందరి మీద బొట్టు హాయ్ బాబోయ్ ఒట్టేసి చెప్తున్నాను కదా టెప్పిల్ల నీలాగే ఒట్టేశాడు గంగరాజు నట్టెట్లు ముంచేశాడు గంగరాజు అందంలో రంభన్నాడు గంగరాజు నీలాగే ముట్టేశాడు గంగరాజు నట్టెట్లో ముంచేశాడు గంగరాజు అందంలో రంభన్నాడు గంగరాజు అయినాక ఒక్కేశాడు గంగరాజు అయిపోనాదేటి ఏటైనాది దెబ్బలాట తగువాడేసుకున్నా అడుగేసి నాక నా బతుకు పార్వతీపురం బస్ స్టాండ్ అయిపోనాది ఏటైనాది పార్వతీపురం బస్ స్టాండ్ అడొక్కేశాక ఎక్కడ తెలియవయ్యో పాపం ఓ పిల్ల అడొక్కేశాక లింగరాజు తగిలాడయ్యో పిల్లోడా ఆ లింగో లిట్కో ఏమిచ్చాడో చెప్పవి తింగరి పుచ్చమ్మ నా పెట్టే బేడ ఎత్తుకుపోవాలనుకున్నాడు బుల్లోడా నా కడకొస్తే కపల కాస్త నీ పెట్టికింకా తాళాలు వేస్తా కోట గుమ్మం మీద చెండ చూపిస్తా కోడి పుంజు చేత దండ మెట్టిస్తా కాయేటి పండేటి పువ్వేటి పత్రేటి అన్ని నీకే ఇస్తా ఓలమ్మో ఈ నోటే మరి డౌట్ ఎందుకు మా కోటకు వచ్చే తింగిరి బిగిరి జింగిరి ఇట్టాగే రమ్మన్నాడు లింగరాజు ఎల్లా కోపమ్మన్నాడు లింగరాజు మేడన్నాడు మిద్దన్నాడు లింగరాజు మేడ మీద నుయ్య అన్నాడు లింగరాజు మేడ మీద నుయ్యను గాని రయ్యని లంకెళ్ళిపోనావేటి ఎలాగ తెలిసింది అది నుయ్యి కాదు పెద్ద గొయ్యని ఈ మొగోళ్ళు మా చెడ్డ మాయగాళ్ళు ఇంతంటారంతంటారే మాయగాళ్ళు ముంత మామిడి పండంటారే మాయగాళ్ళు అంతల్లో రంభంటారే కోడిగాళ్ళు అయినాక ఒక్కేస్తారే మోసగాళ్ళు